నాలుగు. చతుర్థ వల్లి, ఆత్మవేత్త ఆత్మస్వరూపుడే అగుచున్నాడు. నచికేతుడు, హే లోకగురు, శ్రీ యమధర్మరాజా, మీరు ఇప్పుడు చెప్పియున్న శాంతాత్మస్థానము అనునది నాకు పరమాశ్చర్యమును గొలుపుచున్నది. ఎందుకంటారా? లోకంలో అనేకమంది జీవులు ఈ ప్రపంచంలో ఏదో సొంతం కావాలని, పొందాలని, అనుభవం చేసుకోవాలని ఇంద్రియ విషయముల వెంటే పరుగులు తీస్తున్నారు. అంతేగాని దృశ్యత్వమును అధిగమించి మనస్సును బుద్ధియందు, బుద్ధిని జీవాత్మయందు, జీవాత్మను శాంతాత్మయందు లయింపజేసుకునే ప్రయత్నంలోనే లేరు. అనేకులు పూజలు, ధ్యానములు, ప్రాణాయామములు, యజ్ఞ యాగాదుల వంటి అనేక కార్యక్రమములను అనేక శ్రమలకు ఓర్చి నిర్వర్తిస్తూ మాకు సుఖమయమగు స్వర్గాది లోకాలు లభించాలి అను ఆశయం మాత్రమే కలిగి ఉంటున్నారు. అంతేగాని ఈ జీవాత్మత్వమును సర్వాంతర్యామియగు శాంతాత్మలో లయింపజేయాలి అనే లక్ష్యమును అనుకరించటం లేదే. ఇది ఇట్లా ఎందుకు జరుగుతోంది? శ్రీయమధర్మరాజు, అవునయ్యా, నీవు చెప్పినట్లు అనేకమంది శాంతాత్మస్థితిని ఆశయంగా కలిగి ఉండకుండా ఈ దృశ్యము నుండి ఏదో పొందాలి. ఇప్పటికో లేదా మరో జన్మకో, మరణించిన తరువాత స్వర్గలోకంలో సుఖాలు పొందాలి అని భావిస్తూ ఏవేవో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక మరింకొందరైతే ఈ శరీరం నశించనున్నది, ఈ కలిగియున్న సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు శరీరంతోబాటే నన్ను విడువనున్నాయి అనే విషయం గమనించటానికి కొంచెంగా కూడా సిద్ధంగా లేరు. ఎందుచేతనంటావా? శ్లో పరాంచీ ఖాని వితృణత్ స్వయం భూమతస్మాత్ పరాక్ పశ్యతి న అంతరాత్మన్. ఈ దృశ్యరచయిత, సృష్టికర్త యగు బ్రహ్మదేవుడు ఈ దేహ నిర్మాణము సంకల్పించినప్పుడు ఇంద్రియములు బహిర్గతంగా వ్యవహరించినవే ఉండుగాక అని చమత్కారంగా లీలాక్రీడా వినోదంగా సంకల్పించియున్నారు. అందుచేత ఈ ఇంద్రియాలన్నీ బహిర్గతంగా అమర్చబడి బాహ్యానికే ప్రసరిస్తూ ఉన్నాయి. కళ్ళు చూస్తున్నాయి కానీ చూచేవాడిని చూడలేకపోతున్నాయి, చెవులు వింటున్నాయి అయితే వినేవాడిని వినలేకపోతున్నాయి, నాలుక రుచి చూస్తోంది, రుచి చూచేవాడిని మాత్రం రుచి చూడలేకపోతున్నది, చర్మం స్పర్శను అనుభవిస్తోంది అయినా స్పర్శను అనుభవించేవాడిని స్పృశించటం లేదు, ముక్కు వాసన చూస్తోంది, వాసనానుభవం పొందేవాడిని ఏమాత్రమూ ఆఘ్రాణించలేకపోతోంది. ఈ ఇంద్రియాలన్నీ ఇంద్రియ విషయములనే పొందుచున్నాయి కాని ఆ ఇంద్రియానుభవం పొందే అనుభవజ్ఞుని అనుభూతం చేసుకోలేకపోతున్నాయి. ఈ ఇంద్రియములను ధరించిన జీవుడు ఇంద్రియ విషయములనే పొందుచున్నాడుగాని వీటికి ముందే ఆధారంగా ఉన్న స్వస్వరూపమును దర్శించటం లేదు. అయితే కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానం ఐచ్ఛత్ ఆవృత చక్షుః అమృతత్వం ఇచ్ఛన్, వేలాది మంది జీవులలో ఒకనొకడు వీటికి అతీతమైన తన నిజ స్వస్వరూపమును అర్థం చేసుకోవాలనే ఇష్టము పొందుతున్నాడు. ఇంద్రియాలను ఆశ్రయించి ఇంద్రియ విషయ పరిమితంగా జీవించి ఏం లాభం? ఒకనాడు ఇవి పోగొట్టుకోక తప్పదు అని గమనిస్తున్నాడు. ఇంద్రియములను విషయములతో సహా కోల్పోవటం అనే మృత్యువుకు ముందే వాటిని అధిగమించి అమృతమగు ఆత్మతత్వమును సంతరించుకోవాలనే ఆశయమును కలిగి ఉంటున్నాడు. ఏ విధంగా? ఇంద్రియములు ఉండికూడా ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు అప్రమేయత్వమును, తాను వాటికిగాని అవి తనకుగాని సంబంధించనివిగా అభ్యసిస్తూ జీవితమును కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఇంకా ఏదో కావాలి అనే కామమును మొదలంట్లా త్యజించి వేస్తున్నాడు. ఈ ఇంద్రియములను అంతర్గతం, ఇంటర్నలైజ్ చేసి ఇంద్రియములు ఏ ఆధారంతో వ్యక్తీకరణమవుతున్నాయో అట్టి అమృత స్వరూపమగు తన శాంతాత్మ స్వరూపమును సమీపించి ఆస్వాదిస్తున్నాడు. అట్టివాడు మృత్యువు యొక్క పరిధిని అధిగమించి అమృతత్వమును సంతరించుకుంటున్నాడు. ఓ నచికేత, పరాచః కామాన్ అనుయంతి బాలాః తే మృత్యుహ యంతి విత్తస్య పాశం. చిన్నపిల్లలు ఇది తింటే ఆరోగ్యం, ఇది తింటే అనారోగ్యం అని విభేదించక తినుబండారాలు కావాలని రుచిచే ఆకర్షించబడుతూ అమ్మను అడుగుతారు చూచావా? అట్లాగే బాలురతో పోల్చబడిన ఈ జీవులు బాహ్యమున ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏదో దక్కాలి, ఏదో తొలగాలి, ఏదో సొంతమని అనిపించుకోవాలి అని కోరుకుంటున్నారు. ఏ జీవుడైనా సరే ఏది ఎక్కడ పొందటం జరిగినా కూడా అది ఒకనాటికి ఆ లోకంలో వదలవలసిందే అయి ఉన్నది కదా. అందుచేత ఎవరెవరు తమలో ఏదో కావాలి అనే కామాన్ని మనస్సులో పెంపొందించుకుని జీవిస్తూ ఉన్నారో అట్టివారు కాలముచే మోసగించబడినవారై ఒకనాటికి నా మృత్యు పాశములలోకి వచ్చి తగులుకుంటున్నారు. ఈ కామము అ టెండెన్సీ టు డిజైర్ ఫార్ సంథింగ్ అనేదానికి అంతూ అంటూ లేదు. ఒకటి కావాలని కోరుకుని అది పొందిన తరువాత కామము ముగుస్తోందా? లేనేలేదు. ఇంకొకటేదో కావాలి అని మరుక్షణం అనిపిస్తూనే ఉంటుంది. కనుకనే నా మృత్యుపాశాలు కూడా అతి విస్తారమే ఈ జీవుని పట్ల ప్రవర్తిస్తున్నాయి. అయితే బుద్ధికుశలత గల ధీరుడు మార్పు చెందే స్వభావం గల వస్తువులు కోరుకుని లాభం ఏమిటి? ఏది మృత్యువు లేక మార్పు చేరలేదో ఆ స్థానం సంపాదించుకుంటాను అని నిర్ణయము కలిగి ఉంటున్నాడు. ధ్రువము పర్మనెంట్, అధ్రువము టెంపరరీ అనే విభేదం చేసి అశాశ్వత విషయాలను ప్రక్కకు నెట్టి శాశ్వత విషయము వెపుగా దృష్టి సారిస్తున్నాడు. అమృత స్వరూపుడగుచున్నాడు బిడ్డ. ఇక్కడి రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ జీవుల సమాగమము. వీటన్నిటిలో ఏది ధ్రువము పర్మనెంట్, ఏది కాదు అని విచక్షించుకోవాలి సుమా. ఇవి శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా. వాటి పట్ల ఏర్పడుచున్న అభిరుచి ఆశయములతో సహా మొదలంట్లా మార్పు చెందబోతున్నాయి. జగద్విశేషాలన్నీ కూడా కాలంతోనే ప్రాప్తించి కాలంతోనే నశిస్తున్నాయి. అయితే దేనియందు మరియు దేనిచేత ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు తెలియవస్తున్నాయో అద్దానిని తెలుసుకుంటే ఇక ఇక్కడ ఈ పంచతన్మాత్ర ప్రపంచంలో తెలుసుకోవలసినది, కోరుకోవలసినది ఏదీ మిగలదు. ఏదైతే ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఎరుగుచున్నదో అదియే ఆత్మ. ఈ జీవుడు ఆత్మస్వరూపుడేగాని దేహస్వరూపుడు కాదు. ఈ పంచతన్మాత్రలోని ఆయా విశేషాలు నిజమైన, శాశ్వతమైన, నిరవధికమైన సుఖ, శాంతి, తృప్తులను ప్రసాదించజాలవు. పైగా మృత్యువుకు పరిమితము చేసి ఉంచుతాయి. ఏదైతే ఇవన్నీ పొందుతోందో అట్టి ఆత్మయే ఈ జీవుడు తెలుసుకోవలసిన శాశ్వత వస్తువు. అద్దానిని తెలుసుకుని స్వస్వరూపానుభవస్థితి సంపాదించుకున్నవారికి ఇక్కడ తెలుసుకొనవలసినది, పొందవలసినది ఏదీ లేదు. అట్టి కేవల స్వస్వరూపమే శాంతాత్మ. ఆత్మ అనగా ఏదైతే స్వప్న సమయములో స్వప్నమంతా ప్రసరించి స్వప్నమంతా తానే అయి ఉండి వాస్తవానికి స్వప్నమునకు కేవల సాక్షి అయి సర్వ స్వప్నాంతర్గత విశేషాలచే స్పృశించబడినదే ఉన్నదో, జాగ్రత్ సమయంలో జాగ్రత్తు అంతా తానే ప్రసరించినదే ఉండి జాగ్రత్లోని సర్వ విశేషాలకు అప్రమేయమే స్పర్శించబడనిదేయుండి అనునిత్యంగా కేవల సాక్షిత్వం వహించి ఉంటోందో, భూతకాలంలోనూ, వర్తమానకాలంలోనూ, భవిష్యత్ కాలంలోనూ, ఇన్ ద పాస్ట్, ఇన్ ద ప్రెజెంట్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఉనికి కలిగి సర్వమునకు కారణకారణమే ఈశ్వరత్వము వహించినదే ఉంటోందో, ఏదైతే ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు సమస్త జీవుల హృదయ గుహలలో ప్రవేశించి తిష్టవేసుకునియున్నదో అట్టి శాంతాత్మను ఎవడు సాక్షాత్కరించుకుంటాడో అతడు ఆ శాంతాత్మగా తానే ఆగుచున్నాడు. అదియే మోక్షము. అదే ఆత్మదర్శనము. అదియే పొందవలసినది. అదియే శాస్త్రములు సూచించే సర్వాంతర్యామిత్వము. అదియే పరాకాష్ఠ. అట్టి శాంతాత్మయే సర్వుల హృదయ గుహలలో వేంచేసి స్థిరంగా నివసిస్తోందని అనుకున్నాం కదా. అదియే సర్వదేహాలలో ప్రాణస్వరూపంగా ఉద్భవిస్తోంది. సర్వదేవతలు అట్టి శాంతాత్మయందే అలంకరించబడిన వారే ఉంటున్నారు. అది ఈ సృష్టి రూపంగా వెలువడుచున్నట్లు అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది, కాని వాస్తవానికి అది యథాతథం. ఈ సర్వదృశ్యము ఆ శాంతాత్మస్వరూపమే. ఈ దృశ్యరూపంగా కనిపించేది ఈ దృశ్యాంతర్గతంగా వేంచేసియున్నది. ఈ దృశ్యమును దర్శించేది అంతా ఆ శాంతాత్మయే. కట్టెలలో దాగివుండి ఉరిపిడిచే బయల్వెడలే అగ్నిలాగా, గర్భిణీ స్త్రీ గర్భంలో ఒదిగి ఉండి అనేక పూర్వతత్పూర్వ జన్మల అనుభూతులను మౌనంగా మననం చేస్తున్న గర్భస్థ శిశువులాగా, ప్రతిరోజు ప్రజ్వలించబడుచు చక్కగా పోషించబడే జాగ్రత్తు అనే ప్రబోధములాగా, గాఢ నిద్రపోయేవానిలో దాగివున్న జాగ్రదనుభవంలాగా మనుష్యులచే సమర్పించబడి ప్రజ్వలనము కొనసాగిస్ తున్న హోమాగ్నిలోని హవిష్యులాగా, నెయ్యిలోని అగ్నిని ప్రజ్వలింపజేసే గుణంలాగా ఈ దృశ్యములోనూ, సర్వుల హృదయములలోనూ, సర్వ వ్యవహారములలోనూ, సర్వ అనుభూతులలోనూ, సర్వ ఆశయములలోనూ ఏ ఆత్మ వ్యాపించి ఉన్నదో అదియే ఈ జీవుని వాస్తవ శాంతాత్మస్వరూపం. ఓ నచికేత, యతశ్చ ఉదతి సూర్యో అస్తం యత్ర చ గచ్చతి తం దేవాః సర్వే అర్పిత. ఈ సూర్యుడు ఎక్కడ నుండి ఉదయిస్తున్నాడో, ఎందులో అస్తమిస్తున్నాడో, ఎద్దాని ఎందు దేవతలంతా మణిదీపాల వలె అలంకరించబడి ఉన్నారో, అట్టి ఆత్మకు ఆవల ఇంకేమీ లేదు. తతు నాత్యేతి కశ్చన. ఇక మృత్యువు విషయానికొస్తే, యత్ ఏవ ఇహ తమ్ముత్ర యతముత్ర తతను ఇహ, మృత్యువుకు ఈ వలయమున్నదో మృత్యువుకు ఆవలాదియే ఉన్నది. ఇక్కడ అక్కడ సర్వదా ఆత్మయే సత్యం. అయితే ఈ జీవులు అనేక ఆశల యొక్క నిరంతరాభ్యాసం చేత ఒక దుఃఖం నుండి న మరొక దుఃఖానికి, ఒక మృత్యువు నుండి మరొక మృత్యువుకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారేగాని శాంతి స్థానమును చేరలేకపోతున్నారు. ఎందుచేతనంటావా? ఇక్కడ నానాత్వమును దర్శించే అభ్యాసం చేత. మృత్యోహ సమృత్యు గచ్చతి య ఇహ నానేవ పశ్యతి. ఇక్కడ నానాత్వమును దర్శించునంతకాలం అట్టి ద్రష్టకు ఒక స్థితిని కోల్పోవటం మరొక స్థితిని పొందటం అను సంఘటన ఇట్లాగే కొనసాగుచున్నది. ఉభయస్థితులలోని సమస్వరూపమగు ఆత్మ సందర్శనాభ్యాసముచే మృత్యువు లేదు అను అతీత స్థితి ద్యోతకమగుచున్నది. సర్వత్రా శాంతాత్మ సందర్శనమొక్కటే అందుకు ఉపాయం. ఓ నచికేత, ఇక్కడగాని మరెక్కడగాని వాస్తవానికి అనేకత్వము లేదు. ఏకత్వమే సర్వే సర్వత్రా సర్వదా తాండవిస్తోంది. నీయందు నాయందు, సర్వజీవులయందు, సర్వలోకములయందు, లోకాధిపతులయందు అఖండమగు ఆత్మయే సత్యము నిత్యము. నచికేతుడు, స్వామి, మరి మాకు ఇక్కడ అనుక్షణం అనేకత్వం అనుభవమగుచున్నది కదా. శ్రీ యమధర్మరాజు, అదా. మనసా ఏవ ఇదం ఆప్తవ్యం, మనస్సే ఈ దృశ్యమును ఇక్కడ అనేకత్వమును పొందుతోంది. నేహ న ఇహ నానాస్తి కించన, ఇక్కడ నానాత్వము కొంచెము కూడా అంతరంగాత్మ దృష్ట్యా లేనేలేదు. ఆత్మదర్శనాభ్యాసం కలవాడు ఇక్కడ సర్వము ఆత్మమయంగా, ఆత్మరూపంగా, ఆత్మప్రదర్శనంగా, ఆత్మాంతర్గతంగా, కేవలాత్మస్వరూపంగా దర్శిస్తున్నారు. అదియే ఆత్మదర్శనం. అదియే ఆత్మసాక్షాత్కారం. అదియే పరమపురుష దర్శనం, సమాధి కూడా. ఇక్కడ అనేకత్వం ఎవరికి కనిపిస్తోందో, అట్టివారు ఒక మృత్యువు నుండి మరొక మృత్యువుకు ప్రయాణిస్తూనే ఉంటారు. సుమా ఆత్మజ్యోతి. ప్రతి జీవుని యొక్క అంతరంగంలోని హృదయాకాశంలో పరమాత్మ అంగుష్టమాత్రుడే. బొటనవేలు నిశ్చలంగా నిలబెట్టినప్పటి స్థిర స్వరూపంలాగా హృదయ మధ్యంగా వేంచేసియే ఉన్నారు. ఆయన ఏ భూత భవిష్యత్తులకు ఈశ్వరుడే పరిపాలిస్తున్నారు. పొగలేని దీపంలాగా సమస్తమును వెలిగిస్తున్న జ్యోతి స్వరూపుడే ప్రకాశిస్తున్నారు. ఆ పరమపురుషుడు హృదయంలో నిన్న ఉండి ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రేపు ఉంటారు. వారి ఉనికిని గ్రహించిన జీవునకు ఇక దిగులు ఎందుకుంటుంది? అట్టి ఆత్మజ్యోతిని అనుభూతం చేసుకోకుండా దేహముల రాకపోకలతో సహా చిన్న చిన్న విషయాలకు దిగులెందుకు పడాలి? భయమెందుకు? అయితే తన ఎందలి ఆ పరమపురుషుని ఉనికిని అనుభూతం చేసుకోవటమెట్లా? నిర్మలమైన జలం నిర్మలమైన జలంలో స్వభావసిద్ధంగా కలిసిపోతుంది, చూచావా? నిర్మలమైన మనస్సు మాత్రమే ఆత్మను దర్శించగలదు. తన యొక్క ఆత్మస్వరూపమును గ్రహించినవాడు నిత్య నిర్మలాత్మస్వరూపుడగా అగుచున్నాడు. ఆత్మవేత్త ఆత్మయే అగుచున్నాడు. ఆత్మవిత్ ఆత్మవ భవతి